పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 15వ భాగం. అలా ఓ పెద్ద వస్తువుకి బదులుగా ఓ చిన్న కణం నీటిలో ఉందని అనుకుందాం. ఒక పక్క కన్నా మరో పక్క కాసిన్ని ఎక్కువ నీటి అణువులు ఆ కణాన్ని ఢీకొన్నాయి అనుకుందాం. కణం చాలా చిన్నది కనుక తాకిడిలో ఆ కాస్త తేడాకే కణం మీద పెద్ద అభిఘాతం తగిలినట్లు అవుతుంది. అలా నీటి అణువుల కుదుపులకి నీటిలోని కణం అటు ఇటు గిరికీలు కొడుతూ ఉంటుంది. ఈ చిన్న కణం అణువుల అభిఘాతాలకు అనుగుణంగా నిరంతరం స్పందిస్తూ కదులుతూ ఉంటుంది. ఇదే బ్రోనియన్ చలనానికి కారణం. 1905లో జర్మనీలో పుట్టిన ఐన్స్టీన్ అనే గణిత శాస్త్రజ్ఞుడు బ్రోనియన్ చలనంలో కణాలు తిరగటం అనే సమస్య గురించి ఆలోచించాడు. కణం చిన్నది అవుతున్న కొలదీ చుట్టూ ఉన్న నీటి అణువులు దానిని మరింత సులభంగా నెట్టివేయగలుగుతాయని అనిపించింది. కనుక అలాంటి కణం నిర్ణీత కాలంలో ఆరంభ స్థితి నుండి మరింత దూరానికి నెట్టివేయబడుతుంది. అలాగే నీటి అణువుల ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు కూడా కణం మరింత బలంగా నెట్టబడుతుంది. ఐన్స్టీన్ ఒక క్లిష్టమైన గణిత సూత్రాన్ని కనుగొన్నాడు. ఈ సూత్రంలో ఆ కణం పరిమాణం, నీటి అణువు యొక్క పరిమాణం, కొంత నిర్దిష్ట సమయంలో ఆ కణం ప్రయాణించిన దూరం ఇలాంటివి ఇమిడి ఉన్నాయి. ఈ గణిత సూత్రంలో నీటి అణువు పరిమాణం తప్ప మిగిలిన వాటి విలువలన్నీ తెలిస్తే నీటి అణువు యొక్క పరిమాణాన్ని లెక్క కట్టవచ్చు. 1908లో వెర్రిన్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు ఈ సమస్యను సాధించగలిగాడు. ఇతడు చిన్న కణాలను నీరు ఉండే పాత్రలో వేశాడు. గురుత్వాకర్షణ శక్తి ఈ కణాలను నీటి అడుగు భాగానికి లాగుతుంది, కానీ బ్రోనియన్ చలనం పైకి నెడుతుంది. ఐన్స్టీన్ గణిత సూత్రం ప్రకారం నీటి అడుగు భాగం నుండి కణాలు పైకి నెట్టబడితే నీటిలో ఉండే కణాలు కొంత మొత్తంలో తగ్గుతూ ఉంటాయి. నీటి అడుగు భాగం నుండి బ్రోనియన్ చలనం ద్వారా రకరకాల ఎత్తులకు నెట్టబడిన కణాలను లెక్కించాడు. మరియు ఐన్స్టీన్ గణిత సూత్రంలో ఒక నీటి అణువు పరిమాణం తప్పించి మిగిలిన అన్నిటికీ వాటి విలువలను లెక్కించగలిగాడు. అంటే నీటి అణువు యొక్క పరిమాణాన్ని లెక్కించగలిగాడన్నమాట. నీటి అణువు యొక్క పరిమాణం, అందులో ఉన్న పరమాణువుల యొక్క పరిమాణం ఆ విధంగా మొట్టమొదట నిర్ణయింపబడింది. ఒక పరమాణువు 1 సెంటీమీటర్లో 1/10 కోట్ల వంతు ఉంటుందని తెలిసింది. అంటే 100 మిలియన్ పరమాణువుల్ని గనక పక్కపక్కన పెడితే ఆ మాల పొడవు 1 సెంటీమీటర్ ఉంటుందన్నమాట. అలాగే దీని ప్రకారం 1 లీటర్ నీటిలో 30 లక్షల కోట్ల నీటి అణువులు ఉంటాయన్నమాట. ఒక్క నీటి బిందువునే గనక ఈ ప్రపంచంలో ఉన్న 400 కోట్ల ప్రజలందరికీ సమానంగా పంచితే ప్రతి మనిషికి సుమారు 700 కోట్లు నీటి అణువులు వస్తాయి. బెర్రిన్ ప్రయోగ ఫలితాలను విన్న ఆస్వాల్డ్ పరమాణువులు ఉన్నాయని ఇక ఒప్పుకోక తప్పలేదు. బెర్రిన్ ప్రయోగాల వలన అణువుల ప్రభావాన్ని మనుషులు కళ్ళారా చూడగలిగే అవకాశం ఏర్పడింది. అణువులను ప్రత్యక్షంగా చూడలేకపోయినా కణాల మీద అణువుల తాకిళ్ల ఫలితాలని బ్రోనియన్ చలనాలలో స్పష్టంగా చూడటానికి వీలయ్యింది. ఒక ప్రత్యేక పరమాణువు పరిమాణం ఎంత ఉంటుందో వెర్రిన్ ప్రయోగం వలన తెలిసింది. అప్పటి నుంచి ఇక అణువులు అనేవి కేవలం సైద్ధాంతిక కసరత్తు మాత్రమే కాదని, అవి నిజంగా ఉన్నాయని ప్రతి శాస్త్రజ్ఞుడు నమ్మటం మొదలుపెట్టాడు.